222 సమరస సంభా సమరస సమహ ఏక రస మధురాదిరస వత్ గుడపిండాదౌ ఏకరూపేణ కార్యవ్యవస్థికేత్యర్థ అథవా సంసరద సయాం సర్వజ్ఞత్వ కించిజ్ఞత్వాది విశేషణ భేదేన భిన్న రసవత్ భిన్న స్వభావనత్ ప్రతీయమానయోరీశ్వర జీవయోర్ వేదాంత శ్రవణాదినా జన్య అఖండా జన్య అఖండాకారస్సు వ్యాప్య అహం బ్రహ్మాస్మి ఇత్యభేదానుభవదశయ మేకరూపతయ సావిత్రియత ఇతి స తథోచ్యతే రసో వై సహ 331 శంకర గ్రంథ రత్నావళి ఇతి శ్రుతేః రసశబ్దార్థః పరబ్రహ్మ సమః అభిన్నం యస్యః సా తథా ఓం సమరసాయై నమః ఆం వి సమరసః అనగా ఏకరూపమైన రసము గుడఖండము మొదలైన వానియందు మధురాది రసముల ఏకరూపముతో వలె నరమేశ్వరి కార్యజాత మందంతట వ్యవస్థితయేయుండునని యర్థము కిబచిద్ జ్ఞత్వాది అథవా సంసారదశలో సర్వజ్ఞత్వ విశేషణ భేదము వలన భిన్నమైన రసము రుచి స్వభావము గలవారి వలె గోచరించు జీవేశ్వరులకు వేదాంత మహావాక్య శ్రవణ మననాదుల చేత అఖండాకార వృత్తి కలుగును తద్వ్యాప్తి చేత అహం బ్రహ్మాస్మి యనునట్టి యభేదానుభూతి సిద్ధించును ఆ స్థితిలో ఏకస్వరూపముతో సాక్షాత్కరించిన దగుట చేత పరమేశ్వరి సమరసాయని చెప్పబడుచున్నది రసోపై సహా అనుశృతివాక్యము వలన రస సద్ధార్థమైన పరబ్రహ్మతత్వము అభిన్నముగా గలదిగాన దేవి సమరసాయని సంకీర్తితయ్యగుచున్నది.